ఉన్నాను నే ఉన్నాను. అందరిలో మీ అందరిలో మీ చూపుగా మీ రూపుగా మీ నీడగా మీ తోడుగా మీలో వెలిగే దీపం అదే నా విశ్వరూపం, అదే నా విశ్వరూపం. యువకుల్లారా యువతను నిద్దుల లేపండి, యువకుల్లారా లేవండి, యువతను నిద్దుల లేపండి, భవితకు పునాది వేయండి, జనతకు ఊపిరిపోయండి, భవితకు పునాది వేయండి, జనతకు ఊపిరిపోయండి. ఉన్నాను నే ఉన్నాను, ఉన్నాను నేనున్నాను. పొడుగునా ఎముకల గూడులు అవి ఏ అన్నవో ఏ చెల్లివో, మీ అమ్మవో మీ నాన్నవో, తెలియని చీకటి పయనం మనది, చీకటి బాపగా వెలుతురు లేపగా, తుఫాను రక్కసి గూడెలు చీల్చగా. యువకుల్లారా లేవండి, యువతను నిద్దుర లేపండి. ఉన్నాను నేనున్నాను, ఉన్నాను నేనున్నాను. ఎండను మోసే ప్రతిరాయి ఒక గుండెకు ఊపిరినివ్వాలి, చెమటను తుడిచే ప్రతి చేయి నిరుపేదకు దీవెన కావాలి. ముందడుగే మీ లక్ష్యం, కార్యసాధనే మీ గమ్యం, ఇది యువరథం. ఎవ్వరు ఆపిన ఆగని బ్రహ్మరథం. యువకుల్లారా లేవండి, యువతను నిద్దుర లేపండి. ఉన్నాను నేనున్నాను, ఉన్నాను నేనున్నాను. మనిషి తలుచుకుంటే జరగనిదేది, విద్యార్థులు చేయి కలిపితే చేయలేనిదేది. ప్రతి వ్యక్తిలోనూ ఒక వ్యక్తి, అదే మీలో ఉన్న శక్తి. లేపే వరకు తెలియదు, లేచాక నిదురించదు. లేపే వరకు తెలియదు, లేచాక నిదురించదు ఆ శక్తే ఆదిశక్తై స్వార్థ పరుల వాకిట మహాశక్తై నవ సమాజ నిర్మాణం చెయ్యాలి నవ సమాజ నిర్మాణం చెయ్యాలి సమ సమాజానికి నవ పతాకం ఎగరెయ్యాలి యువతులారా లేవండి యువతను నిద్దుర లేపండి ఉన్నాను నేనున్నాను ఉన్నాను నేనున్నాను